పదిహేడు విదేహముక్త లక్షణాలు. జీవన్ముక్త పదం త్యక్త్వా దేహే కాలవసి కృతే ఒకటి విసత్యదేహముక్తత్వం పవనో స్పందతామివ ఊట్ ప్రడొట్ సడొట్ తొమ్మిది స్లో డొట్ పద్నాలుగు. విదేహముక్తత్వం అనేది మరో స్థితి కాదు, ఆ జీవన్ముక్త స్థితికే మరో పేరు. కదలే గాలి జీవన్ముక్తి. కదిలే దశలో గాలి ఉందని మనకు తెలుస్తుంది, కదలిక ఆగిపోతే గాలి ఉన్నా మనకు తెలీదు. విదేహముక్తి అలాంటిదే. జీవన్ముక్తుడికి కర్మక్షయం అయిపోయి దేహం రాలిపోతే ఆ జీవన్ముక్తుణ్ణి విదేహముక్తుడంటారు. విదేహముక్తో నోదేతి నాస్తమేతి న సామ్యతి రెండు న సన్నాసన్న దూరస్థో న చాహం న చ నేత్రః ఉవృత్ప్రడొట్ సడొట్ తొమ్మిది స్లో డొట్ పదిహేను. వాడు ఉదయించడు, అస్తమించడు, నశించడు, ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు, దూరంవాడు కాదు, దగ్గరవాడు కాదు, నేను కాదు, నువ్వు కాదు. మూడు నాలుగు ఐదు వాడే సూర్యుడై వెలుగుతాడు, విష్ణువై రక్షిస్తాడు, రుద్రుడై సంహరిస్తాడు, బ్రహ్మై సృష్టిస్తాడు, ఆకాశమై వాయువును ధరిస్తాడు, భూమి అందరినీ మోస్తాడు, నీరే ప్రవహిస్తాడు, నిప్పై దహిస్తాడు. ఇంతెందుకు రామ? ఇప్పుడు కనిపించేది, మునుపు కనిపించింది, రేపు కనిపించబోయేది ఇదంతా వాడే. ఇది విన్న రాముడు ఒక కొత్త మెలిక ప్రశ్న వేశాడు. రాముడు గురుదేవ, విదేహముక్తుడు అంటే త్రిలోకస్వరూపుడు అంటున్నారు. దీన్నిబట్టి చూడగా ఈ ముక్త జీవులే మళ్లీ మామూలు సంసార జీవులే జన్మిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే ఒకడు విదేహముక్తుడయ్యాడంటే వాడు త్రిలోక స్వరూపాన్ని పొందాడు కనుక ఇప్పుడు ముల్లోకాలు ముక్తి పొందాయి. ముల్లోకాలు మునుపే ముక్తి పొందిపోతే ఇప్పుడు ఈ లోకం ఎలా కనిపిస్తోంది? కనిపిస్తోంది కదా. కనుక ఆ విదేహముక్తులే మళ్లీ ఈనాటి సంసార జీవులుగా జన్మించి ఉండాలి. అలా జన్మించారంటే ముక్తి శాశ్వతమైనదనే మాట తప్పిపోతుంది. వారు మళ్లీ జన్మించలేదంటే ఈనాటి లోకం లేకుండా పోవలసి వస్తుంది. ఈ సందేహం తీర్చండి. వశిష్ఠుడు, రామ, ముల్లోకాలే నిజంగా సత్యవస్తువులైతే నువ్వు చెప్పే గందరగోళం అంతా నిజమై ఉండేది. ముల్లోకాలే లేవు, ఎంత వెతికినా నాకు బంగారమే కనిపిస్తోంది, కాని దానికంటే భిన్నంగా కంకణం కనిపించటం లేదు. నేను ఎంత వెతికినా అలలో నీరే కనిపిస్తోంది, కాని వేరేమీ కనిపించటం లేదు. ఎంత చూసినా గాలిలో చలనమే కనిపిస్తోంది, గాని మరొకటి కనిపించటం లేదు. అలాగే బ్రహ్మకంటే భిన్నంగా ఈ జగత్తు లేదు. ఆయసర్ 23. రాముడు, కనిపించే ఈ ప్రపంచం లేదనుకుంటే ముక్తి వస్తుందని మీరు అంటున్నారు. స్పష్టంగా కనిపించే దాన్ని లేదనుకోవటం ఎట్లా? దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. వశిష్ఠుడు, రామ, ఈ లోకభ్రాంతి ఒక కలరా వ్యధి. ఇది చాలా కాలంగా ఉంది. ఇది త్వరగా పోయే వ్యాధి కాదు. ఆత్మవిచారణే దీనికి సరియైన మంత్రం. కొండ ఎక్కినవాడు మెల్లిగా దిగాలిగాని దూకకూడదు. అలాగే బ్రహ్మజ్ఞానం కూడా అభ్యాసక్రమం చేత సాధించాలి. ఈ అభ్యాసక్రమం కోసం నేను నీకు లీలోపాఖ్యానము అనే చక్కటి కథ చెబుతాను.